ఇంద్రభారోదోరుణం శరక్రతో విచర్షణే ఆ వీరమృతనాశహం తమ్ హిన పితావసోత్తం మాతా శరక్రతో బభూవీథా అధాతే సుందమీమహే తాం సుష్మిన్ పురోహోదవాజయంతరమవబ్రువేశ శరక్రతో సనోరాస్వసువీర్యం స్వాదోరిత్థావేశోమతో బద్ధః పిబంది శౌర్యాః యాయింద్రేణ సజావారే కృష్ణా వదంతి శోభసేవస్తేరను స్వరాజ్యం తాస్య పృషనాయువ సోమం శ్రేణంతి పృష్ణజః ప్రియా ఇంద్రస్య ధేనవో వజ్రం జిన్వంతి సారకం వస్తేరను స్వరాజ్యం తాస్య నమసా సహస్త పర్యంతి ప్రచేతసః ప్రధాన్యస్య షష్ఠిరే పురోణి పూర్వచిత్తరేవ స్వేరణ స్వరాజ్యం ఇంద్రాజవందనే సుతం పరిష్టో భంతు నో గిరాః అర్కమర్చంతు కారవాః యస్మిన్ విశ్వాధిశ్రియోరణంతి సప్త సంసదాః ఇంద్రం సుతేహ వామహే త్రిగద్రుగేషు చేతనం దేవాసో యజ్ఞమత్రతా తమిద్దర్థంతు నాగిరాః యత్సోమమింద్ర విష్ణవియద్వాహకృత ఆప్యే యద్వాహ మరుత్సుమంద శేషమిందోభిః యద్వాహరగ్రపరావతే సముద్రే అధిమందధే అస్మాకమిత్సుతేర నాశమిందోభిః యద్వాసీ సంవృతో వృథో యజమానస్య సత్పదే ఉక్తే వాయస్య అరణ్యశేషమిందోభిః యద్యగచ్చుద్రహన్నుదగా అభిసూర్య సర్వంతదింద్రదేవసే యద్వాహ ప్రవృద్ధ సత్పతే నవరా ఇది మన్యసే కుతో తత్సత్యమిత్తమ ఏషో వాసపరావతి రావతి సుంభయే సర్వాంస్తాం ఇంద్రగచ్చసి ఉభయం శృణవచ్చన ఇంద్రో అర్వాగిదం వచాః సత్రాచ్యా భగవా సోమపీతరేధిజమిష్ట ఆగమత్ తమ్ హి స్వరాజం మృషభందమోజసే ధిషణే నిష్టతక్షతో ఉదో భవానాం ప్రథమో నిషీదతి సోమకామం హి దేవనాః అభ్రాతృంజో అనాత్మనాః విరింద్రశృణాః సనాదసి విభేదాః విత్వమిచ్ఛసే నగీరేవంతం సఖ్యాయ విందసే పీయంతి తే సురాష్ట్రాః యదా గణోషీణం సమోహస్యాదిత్వితే బహూయసే అహమిద్ధి విదుష్పరి మేధామృతస్తే జగ్రభ అహం సూర్య దివాజని అహం వత్నేన మన్మగిరశృంభావికం భవతే ఏంద్రసృష్మమిద్దహే ఏ త్వామింద్రదుష్టోరుషయో ఏ చతుష్టోః మమే త్వద్భస్వ సుష్టూతః మా భూమరిష్యాదివేంద్రత్వతరణాదివ వనాభిణప్రజహితాన్యద్రివో దురోషాః సో అమన్మహి అమన్మహేద నాశవో నుగ్రాసశ్చ వృత్రహన్ సకృత్సుధే మహతా శూరరాధసా దుస్తోమం ముదీమహి పిబా సోమమింద్రమందే సుషావహర్యశ్వాద్రీ స్తోతుర్బాహుభ్యాం సుదోర్వాస్తేమదోయుజ్యశ్చారుదస్తి వృత్రాణి హర్యశ్వహంసి సత్వామింద్ర ప్రభూవ సోమవత్తో బోధాసు మే మఘవన్మాచ మే మాం యాం దేవసిష్ఠో అర్చతి ప్రశస్తిం ఇమా బ్రహ్మ దధవాదే జుషస్తోషదీపద ఇంద్ర విశ్వాభిభూతిభిః భగన్నహిత్వా యశసం వసో విద మనోశూరచరామతి పౌరో అశ్వస్య పురుగుద్గమాః పశ్యుత్సో దేవహిరణ్యజాః న గిర్హిదానం పరిమద్ధి షత్తే యద్యద్యాభిదతాభర ఇంద్రవిందేవదాదయ ఇంద్రం ప్రయత్యధ్వరే ఇంద్రం సమీకే మణిరోహ వామహ ఇంద్రం ధనస్య సాతయే ఇంద్రో మన్న రోదేవ ప్రథక్షవ ఇంద్ర సూర్యవరోదరే ఇంద్రే హవిష్ భువనారిజేమిర ఇంద్రే సువానాథ ఇందవ అస్త్రమన్న పూర్వం బ్రహ్మేంద్రాయ వోచత పూర్వే ఋతస్తోర్మేధృక్షత దురణ్యవధూమంతం ఘతశ్చుతం విప్రాసో అర్కమాజు అస్మే పప్రథే వృష్ట్యం శవోస్మే సువానాథ ఇందవ యదింద్ర ప్రాగపాగుధన్యద్వాహూజసేనుభిః సీమా పురుషో అస్యానవేసి ప్రసర్ధతుర్వశే యద్వారుమేనుషమేష్యావకే కృప ఇంద్ర పాదయ శేష చ కణ్వాసస్తః బ్రహ్మనిస్తోమవాహద ఇంద్రాయ చాగహి అభిత్వాః శూరణో నమో దుగ్ధాయివ ధేనవః ఈశానవస్త జగత స్పర్దృశమీశానమింద్రతస్థుటాః నత్వావాహ అన్యో దివ్యో నవార్చీవో నజాతో నజనిష్యతే అశ్వాయంతో మఘవన్నింద్రవాజినో గమ్యంతస్తాహ వామహే ప్రేమదేహర్న సమాద ఇంద్రే సంతు దువివాజాః క్షుమంతో జాభిర్మదేవాన్ ఆగత్వాన్పరాభ్యస్తో తృభ్యో ధృష్ణవిజానః ఋణో రక్షన్న చక్ర్యాః ఆయద్దువశ్చక్రతయవా కామం జరిత్రేణాం ఋణో రక్షన్న శచీభిః తత్సూర్యస్య దేవత్వం తన్మహిత్వం మధ్యాకర్తోర్విదతం సంజయభార ఎదేదయుక్త హరితస్తధస్థాదాద్రాత్రిమాసస్తనుతే శివస్మై తన్మిత్రస్య అరుణస్యాభిచక్షే సూర్యో రూపం క్రీడుతేద్యోరుపస్థే అనంతమన్యద్దృశతస్య పాదః కృష్ణమన్యద్ధరిత స్తంభరంతి కయానశ్చిత్రాభూవదూజే సదావిర్ధసరః కయాశతిష్ఠరామృతా కస్త్వాః సత్యోమదాః రామం హిష్ఠోమత్సరంధరతః దృఢాదీదారుదేవతో అభీషుణః సఖీ నామహితాజరిత్రీణాం శతంభవాస్యోతిభిః ఇమానుకంభువనాశేన భావేంద్రశ్చ విశ్వే చ దేవాః యజ్ఞం చ నస్తన్వం చ ప్రజాం చ ఆదిత్యేరింద్రః సహదే కృపాతి ఆదిత్యేరింద్రః సగర్ణో మరుద్భిరస్మాకం భూత్వపితాతరోనా హత్వాయ దేవా అసూరాన్ యదాయన్ దేవాదే వత్తమభిరక్షమాణాః ప్రత్యంచ వర్గమానయం చ దేభిరాదిత్వధామీషిణాం పర్యపశ్యన్ అయావాజం దేవహీతం సదేమదేమ శతహీమాః సువీరాః అపేంద్ర ప్రాచో మఘవన్న మిత్రాణ పాపాచో అభిభూతేరుదస్వ అపోదీచో అపశూరాధరా చ ఉరుమిషాతవ శర్మన్మదేమ కుబిదంగయవంతోయవం చెద్యథాధాం జను పూర్వం విజూన ృణుహి భోజనాజే పరిహిటో నమో వృక్తిర్న జగ్మో నహి స్థూర్యుతుథా జాతమస్తి నోతశ్రవో వివిధే సంగ్రహమేషు గవ్యంతరింద్రం సఖ్యాజిప్రాహ అశ్వాజంతో వృషణం వాజయంతః యువం సురామశ్వినా నమూచా వా సురేషజాః విపిపారాశుభస్పతి ఇంద్రం కర్మ స్వావతం పుత్రమేవ పితరాః వష్మినోభేంద్రామధుః కావ్యైర్దంశనాభిః యత్సురామం యదేవశ్చేభిః సరస్వతీ త్వామఘవన్నభిష్ణగ ఇంద్రస్తుత్రా వా స్వవాన్ అవోభిః స్తుమృణీకో భవతు విష్టవేదాః బాధతాం వేషు అభయన్నః కృణోతు సువీర్యస్య పతయస్యామ సుత్రామాస్వభాం ఇంద్రో అస్మదారాచిద్వేషస్తరుతరయోజోతో తస్య వయం సోమతో యజ్ఞయస్యాపి భద్రే సౌ మనసే స్యామ విహిసోదోరసృక్షత నేంద్రం దేవమామం సదా యత్రామనద్విషాకాభిరర్యః పుష్టేషు మత్సఖా విశ్వస్మాదింద్ర ఉత్తరః పరాహీంద్రధామాసిపృషాకాపేనతివ్యధీః నో అహత్రవిందస్కన్యత్ర సోమపీతరే విశ్వస్మాదింద్ర ఉత్తరః కిమయం త్వాం విశాఖాపిశ్చకార హరీతో మృగః యస్మాదిరస్యధీతం వా ఆర్యో వా పుష్టిమన్నధు విశ్వస్మాదింద్ర ఉత్తరః యమిమంతం విశాఖాపిం ప్రియమింద్రాభిరక్షసి స్వాన్నస్తజంభిషదపి కన్నే వరాహదుర్విశ్వస్మాదింద్ర ఉత్తరః ప్రియాతష్టాని మే కపిర్యక్తామ్యదూదుషయ శిరోన్వశ్చనాభిషం న సుఖం దుష్కృతే భవం విశ్వస్మాదింద్ర ఉత్తరః నమస్త్రీసు వసత్తదానసుజాసూతనాభవత్ నమత్ప్రతిచ్చమీయసేన సఖ్యుద్యమీయతి విశ్వస్మాదింద్ర ఉత్తరః ఉదయం వదులాభికేకసే మాంగభవిష్యతి మదన్మేయం వదక్తి మే శిరో వేవీవహిష్యతి విశ్వస్మాదింద్ర ఉత్తరః కింసు బాహో స్వంగురే పృథుష్టే పృథుజాఘనే కింసూరపత్తి నత్తమభ్యమీషి వృషాకాపిం విశ్వస్మాదింద్ర ఉత్తరః అమీరామివ వాపజం శరాదూరభిమన్యతే ఉదాహమస్మి వీణీంద్రపత్నీ మరుత్సరఖా విశ్వస్మాదింద్ర ఉత్తరః సంహోత్రం స్వపురాణాని సమానం వావగచ్చతి వేధారతస్య వీణీంద్రపత్నీ మహీయతే విశ్వస్మాదింద్ర ఉత్తరః ఇంద్రాణి మాసునారీషు సుభగాః మహమశ్రవం నహ్యస్యాపరం జనజనసామర దేవతిర్విశ్వస్మాదింద్ర ఉత్తరః నాహమింద్రాణిరారణ సఖ్యుర్విషాకాపేర్భృతే యస్యేదమప్యం హవిప్రియం దేవేషు గచ్చతి విశ్వస్మాదింద్ర ఉత్తరః వృషాకవాయరేవతి సుపుత్రాశుశ్రూషే గ్రసత్త ఇంద్ర ముక్షణః ప్రియం కాదిత్కరం హవిర్విశ్వస్మాదింద్ర ఉత్తరః ముక్షో హి మే పంచదశ సాకం పచంతి వింశతిం ఉదాహమద్వీపీవక్షే ప్రీణంతి మే విశ్వస్మాదింద్ర ఉత్తరః ప్రణభోన దిగ్మశృంగోంతర్యోథేషు రోరూపత్ మంధస్తరింద్ర సంహృతేజం తే సునాతి విశ్వస్మాదింద్ర ఉత్తరః న శేషేజస్య లంబతేంతరా సఖ్యా కపృత్ శేదీశేజస్య రోమశం నిషేదుషో విజృంభతే విశ్వస్మాదింద్ర ఉత్తరః నేషేజస్య రోమశం నిషేదుషో విజృంభతే శేదీశేజస్య లంబతేంతరా సఖ్యా కపృద్విశ్వస్మాదింద్ర ఉత్తరః అయమింద్రవిషాకాపిః పరస్పందం హతం వేదతే అసిం సూనాం నవం తరుమాదేధస్యానమాగీతం విశ్వస్మాదింద్ర ఉత్తరః అయమే వికాకశక్తిచిన్వందాసవార్యం వివాదసుత్తరోభిధీరమచాకషం విశ్వస్మాదింద్ర ఉత్తరః దండయోజనాశాకపేస్తమేహి గృహా ఉపర విశ్వస్మాదింద్ర ఉత్తరః పునరేహి వృషాకపే సుమితా కల్పయామహై స్వప్నం శరణోస్తే పథా పునర్విశ్వస్మాదింద్ర ఉత్తరః యదుజం చో వృషాకపే గృహమింద్రాజగంతన ఆస్యపుల్వో మృగంగమాగం జనజాపానో విశ్వస్మాదింద్ర ఉత్తరః పరుషుర్హనామానవీ సాగం సదో వింశతిం భద్రం భారత్యస్యాః భూత్యస్యాః ఉదరమామ విశ్వస్మాదింద్ర ఉత్తరః ఇదంజనాముపశ్రుజనరాశంసస్తమిష్యతే షష్టిం సహస్రాః నవతిం చ కౌరవ ఆరుషమేషు తద్వహే ఉష్ట్రాయస్య ప్రవాహణో వధూమంతో దిర్దశ పష్మానథస్య నిజీహీడతే దివజీషమానావుపస్పృశాః దేశయిషాయ వామహే శతం నిష్కాందసహస్రజాః త్రీణి శతాన్యర్వతాం సహస్రాః దశ గోనాః వచ్చస్వ రేభ వచ్చస్వ వృక్షేణ పక్వే శగుణాః నష్టే దిక్పాచరే దిక్షురో నభూరిరోరివ ప్రణేభాసో మనీషామృషాగాపరిమేరే అమోతపుత్రేకాదేశామోత కాదివాసే ప్రణేభధియం భరస్త కోవిదం వధూరదం దేవతే మాం వాచం శ్రీరస్తారం రాజ్ఞో విశ్వజనీనస్య దేవమర్త్యామది వైశ్వానరస్య సుష్టుతిమా సునోదాః పరీక్షితాః పరిక్షిన్నక్షేమకరోత్తర ఆసనమాచరన్ కురాయన్ కృణ్వన్ కౌరవ్యపతిర్వదతి జాయనా కదనత్త ఆహరాణిదధిమంతాం పరిశ్రుతం యాయాపతిం విపృచ్ఛతి రాష్ట్రే రాజ్ఞః పరీక్షితాః అభీవస్తత్ప్రదీహీతే జనః పక్వః పథోమిదం జనస్త భద్రమేధతి రాష్ట్రే రాజ్ఞః పరీక్షితాః ఇంద్రః కాలో మమో బుధ దుత్తిష్ఠమిత రాజనం మమే దుగ్గస్య చక్రేధి సర్వైత్తే ప్రణాదరిః ఇహ ప్రజాయద్వమిహాశ్వాయిహ పూరుషాః ఇహో సహస్ర దక్షిణో విభూషాలిషీషతి నేమా ఇంద్ర కామో విషణ్మో ఆసా గోపరీరిషత్ మాసామిత్ర యుజ్జన ఇంద్ర మాస్తేన ఈషత ఉపానో నరమతి సూక్తేన వచసా భయం భద్రేణ వచసా భయం మనాదరిధ్వనో గిరోనరిశ్చేమ కదాచన యస్తభేరో విదక్షస్తుత్వా యజ్ఞాస మూరుషః సూర్యం చామూరిజాదసస్తద్దేవాః ప్రాగకల్పయన్ యో జామ్యా ప్రథయస్తద్యత్సఖాయం దుధూర్షతి జ్యేష్ఠో ఇత ప్రచేతాస్తదాహురధరాగితి యద్భద్రస్య పురుషస్య పుత్రో భవతి దాధిషిః తద్విప్రో అమ్రవీదు తత్సం ధర్మకామ్యం వచః యశ్చ పటీరఘుజ్జిష్టో యశ్చ దేవాశురిః ధీరాణాం షష్టతామహం తదపాగితి శుశ్రువ యే చ దేవా అజజంతాసో యే చ పరాధరిః సూర్యోదివ విరక్తాయ భగవానో విరక్షతే యో నాక్తాక్షో అనభ్యక్తో అవనీవో హిరణ్యవాహ అబ్రహ్మా బ్రహ్మణః పుత్రస్తోతా కల్పేషు సంవీత యాక్తాక్షస్తుం భక్తస్తుమణేవస్తు హిరణ్యవాహ సుబ్రహ్మా బ్రహ్మణః పుత్రస్తోతా కల్పేషు సంవీత అప్రపాణ చ మే సంతారేవా అప్రతదిష్టజః అయం యా కన్యా కళ్యాణీ తోతా కల్పేషు సంవీత సుప్రపాణ చ మే సంతారేవాన్ సుప్రతదిష్టజః స్వయం యా కన్యా కళ్యాణీ తోతా కల్పేషు సంవీత పరివృక్తా చ మహిషీ స్వస్త్యా చ యుధింగమః అనాశుద్ధాయామీతోతాకల్పేషు సంవీత వావాతా చ మహిషీ స్వస్త్యా చ యుధింగమః శ్వాశురస్తాయామీతోతాకల్పేషు సంవీత యదింద్రాదోషాశదాజ్ఞే మానుషం విగాహతాః విరూపః సర్వస్మా ఆసీత్ సహ యక్షాయ కల్పతే తం రేషాక్షుం మఘవన్నమ్రం మర్యాకరో రవీః త్వం రౌహీణం యాశ్చాభివృత్తశ్చాభిదక్షిణః యః పర్వతాద్యదధాద్యో అపోవ్యగాహసాః ఇంద్రో యో వృత్రహాన్మహం తస్మాదింద్రనమోస్తుతే పృష్టం ధావంతం హర్యో రౌచ్చైః శ్రవసమబ్రువన్ స్వస్తిస్వ దైత్రాజేంద్ర మావహ సుస్వజం యే త్వా శ్వేతాదేశవదో హార్యో యుజ్యంతిరక్షీణం పూర్వానమస్తే దేవానాం బిభ్రదింద్రమహీయతే ఏతాశ్వా ఆప్లవంతే ప్రదీపం ప్రాతి సుత్వనం తాసామేకా హరిక్రియా హరిక్రియే నిమిచ్చసి సాధుం పుత్రం హిరణ్యయం పాహతంబరాస్యామోస్తిశ్రశింశవాః పరిత్రయః ప్రజాగవః శృంగం ధమంత ఆసతే అయం మహాదే అర్వాహ సరిక్షకం సఘాగతే సఘాగతే గోమీత్యాగోగతీరితి పుమా కుస్తే నిమిచ్చతి పల్పబద్ధమయోమితి బద్ధమో అఘాదితి అజాగారకేమికా అశ్వస్య వారో ఘోషపద్యాగే శేనీపతి సా అరామయోపజిష్పికా కోరీయమహులి మానిషూరి కో అసిద్యాపయః కో అర్జున్యాపయః కః కాష్ట్యాపయః ఏతం పృచ్ఛ కుహం పృచ్ఛ కుహాకం పక్పకం పృచ్ఛ యవానో యతి స్వభిః కుభిః అగుప్యంతః కుపాయకుః ఆమణకో మణత్సకో దేవత్వ ప్రతిశూర్య ఏనశ్చిమంతికా హవిః ప్రదృతృగోమఘా ప్రతి శృంగ ఉత్పన్న మాత్తాభిసఖా నో విదన్ వశాయా పుత్రమాయంతి ఇదా మే గోమయ దత్త అథో ఇయన్ని జన్నితి అథో ఇయన్నితి అథోష్మాస్థీనో భవన్ ఉయం యకాంశ లోకకా ఆమీనో నిధిభజ్యతే తస్య అనునిభంజనం వరుణో జాతి వివసరభిః శతం వా భారతీశవాః శతమాష్టో హిరణ్యజాః శతం మత్స్యా హిరణ్యజాః శతం కుథా హిరణ్యజాః శతం నిష్కా హిరణ్యజాః అహలకుశవత్తరా శఫేన ఇవ వోహతే ఆయఫలేన తేజని మిష్టానావగృహ్యతి ఇదం మహ్యం మండోరితి ఏ వృక్షా సహ తిష్టతి పాకబలిః శకబలిః అశ్వత్థ ఖదీరః ధవోరతు పరమ శయో హతలీమ యాప పూరుషః అదూహ విద్యాందూషకం అత్యర్థ్య పరస్వతః దౌవహస్తినో ద్యుతి ఆలాభుకమేకకం అలాభుకం నిఖాతకం కర్కలికో నిఖాతకః తద్వాత ఉన్మచాయతి కులాయం కృణవాదితి ఉగ్రం వా నిషదాతతం నవ నిషదాతతం కయేషాం కర్కరీరిషత్ కయేషాం దుందుభీహరత్ యదీయం భరత్ కథం భరత్ దేవీ హరత్ కుహరత్ పర్యాగారం పునః పునః ఏన్యుష్టస్య నామాని హిరణ్యయితేకే అబ్రవీత్ దువ్వాయశివః నిలదిశఖండరవాహరః వితరతౌ కిరణోద్దౌ తావాపి నష్టీ పూరుషః నవై కుమారి తత్తథా యథా కుమారి మన్యసే మాతుష్టే కిరణోద్దౌ నివృత్తః పురుషానృతే నవై కుమారి తత్తథా యథా కుమారి మన్యసే నిగృహ్య కర్ణకౌద్దౌ నిరాయచ్ఛతి మధ్యమే నవై కుమారి తత్తథా యథా కుమారి మన్యసే ఉత్నాని సజానాని తిష్టం దేవాగూహసి నవీ కుమారి తత్తథా కుమారి మన్యసే సక్ష్యాయాం సక్షికాయాం సక్ష్మేవాగూహసి నవీ కుమారి తత్తథా యథా కుమారి మన్యసే అవశ్లక్ష్మివ భ్రంశదంతర్లోమతిః కృతే నవీ కుమారి తత్తథా యథా కుమారి మన్యసే ఇహేత్ ప్రాగపాగుద గధరాగరా నాగుద భక్షత ఇహేత్ ప్రాగపాగుద గధరా పురుషంత ఆసతే ఇహేత్ ప్రాగపాగుద గధరా స్థానే పాగో విలీయతే ఇహేత్ ప్రాగపాగుద గధరా సమై పృథునీయతే ఇహేత్ ప్రాగపాగుద గధరా కాష్ఠే లాఘణీ నీసతి ఇగేర్థ ప్రాగపాగుద గదరాగచ్చే పృచ్చేలేషతే భృగుత్యభిగతశ్చలిత్యపగ్రాంత ఫలిత్యభిష్టయత దుందుభీవాహనాభ్యాం జరిత కోసాపో దైవ కోశబిలేర్ గ్రంథే ధారపపారహి పాదం ఉత్తమాంజనీమాంజన్యానుత్తమాంజనీమర్షణ్యాత్ అలాభూషి ప్రసాద కాన్యశ్వత్థపలాశం విధిలికావదశ్వతో విద్యుత్సాపర్ణ సభోగో సభోజరిత రోధావో దైవ వీమే దేవ అక్రం సతాత్వర్య క్షిప్రం ప్రజల సుహత్యమింగవామస్యసి ప్రశోదసి పత్రీరిత్యతే పత్రీ యక్షమాణాజరిత రోధావో దైవ హోతావిష్టీమేన జరిత రోధావో దైవ ఆదిత్యాహరంగీరాభ్యో దక్షిణామనయన్ తాంభజరిత ప్రత్యాయం తాముహజరిత ప్రత్యాయన్ తాంభజరితన్న ప్రత్యగ్రభ్రాంభజరితన్న ప్రత్యగ్రభ్ర ఆహానేతరసన్న విచేతనాదిజ్ఞానసన్న పురోగమావ ఉతశ్వేత ఆశూపత్వ ఉదవద్యాభిర్యమిష్ట ఉదేమాశుభానం విపర్తి ఆదిత్యా రుద్రావస వస్తే నోత ఇదం రాధ ప్రతి గృహ్ణీష్యంగిర ఇదం రాధో విభ ప్రభు ఇదం రాధో బృహత్పృథు దేవాదరత్వాసూరం తద్దో అస్తు సుచేతనం యుష్మాన్నస్తు దివే దివే ప్రత్యేన విభాయత త్వమింద్ర శర్మణేన హవ్యం పారావతేభ్య విప్రాయస్తు వాదేవాగుమనిందురశ్రవసేవ త్వమింద్ర కపోతాయ చిన్న పక్షాయ వంచతే శ్యామాగం పద్మం వేలోచారస్మాగ్రేణోత్ బహు అరంగవదీతి త్రిధరబద్ధవయత్ర ప్రశంత్యతి రామపశేధరి ఎదరస్యాం భువేద్యా కృతస్థూలముపాతసత్ ముష్కావిదస్యాయ జతోగో శభేశ కులామీవ యదా స్థూలేన పశేషాణో ముష్కావుపావధీర్ విష్మంచావస్యావర్ధతస్యకేతాష్టేవగర్దభౌ ఎదల్పికాస్వల్పికా కర్కందూకేవ షడ్యతే వాసంతి కమేవ తేజమంజంతే వానాహార విత్పతి యద్దేవాసో తదావగం ప్రవిష్టి నిరవావసిహు సకులాదే దృశ్యతే నారీ సత్యశ్చాక్షిభువో యథా మహారక్షేత్రిమోక్రదశస్థానావసన్ శక్తిగాననాస్వచకం శక్తుపద్యమ మహానంజోలోకలమతిక్రామంత్యబ్రవీర్ యథా వనస్పతే నిరగ్నంతి తథైవతి మహానగ్నోపబ్రూత భ్రష్టోతాప్య భువ యథైవ రే వనస్పతే పిప్రతి తథైవతి మహానగ్నోపబ్రూత భ్రష్టోతాప్య భువ యథా వయో వినాశ్య స్వర్గేణ మమదశ్యతే మహానగ్నోపబ్రూతే స్వసావేశీతం పసాః ఇత్తం బలస్తే వృక్షస్తే శూర్పే శూర్పం భజేమహి మహానగ్నేకవాకం సంయజా పరిధావతి అయన్న విద్వజో మృగశ్రేష్టాః రతిధాణీకాం మహానగ్నే మహానగ్నం ధావంత మనోధావతి ఇమాస్తదస్య గారక్షజభ మామధ్య ఉదరం సుదేవస్త్వా మహానగ్నేర్పవాధతే మహతః సాదృశోగలం ఉదరం వీవరో నవతి వశాదగ్ధామే వాంగులిం ప్రసృజతోగ్రతం పరే మహాన్వీ భద్రోజభ మామధ్య ఉదరం విదేవస్త్వా మహానగ్నేర్పవాధతే మహతః సాదృశోగలం కుమారికా పింగళికా కార్దభస్మాధావతి మహాన్ మే భద్రో బిల్వో మహాన్ భద్రవతు మహాన్నాభిక్త బాధతే మహతః సాదృశోదనం కుమారీ పింగళికా వసంతం వరైన భవేత్. తైలకుండంగుష్ఠం రోదం తం శున ముద్ధారేత్. యద్ధ ప్రాచీరగంతో మండూర కథానికి హతాయింద్రస్య శత్రవః సర్వే ఉద్బుధయాః శవః. కపృన్నర కపృతముత్త సాధన చోదయత కృత వాచ సాధనే. ఇష్టగ్ర పుత్రవాచ్యా వయోతర ఇంద్రం సమాధ ఇహ సోమపీతలే. రిక్రామ్రో అకారిషం జిష్ణోరస్పస్య వాజినాః. సురభినోముఖాః కరప్రణ ఆయోంషితారిషద్. సుదాసో మధుమత్తమాస్తోమా ఇంద్రాయ మందినాః. పవిత్రవంతో అక్షరం దేవాగచ్చందు ఓమదాః. ఇంద్రింద్రాయ మమద ఇది దేవాసో అబ్రువన్. వాచస్పతిర్మఖస్య దేవిష్పస్యేషోజసా. సహస్రధార పవదేత పుంద్రో వాచమేఖర. స్వమపతిరీణాం సఖేంద్రస్య దివే దివే. అవద్గత్సోం సుమతిమతిష్ఠతి జానకృష్ణోదశభిః సహస్రైః. ఆవత్తమింద్రస్య చాధమం తమవస్త్రేహీతి రమణా అధత్త. తత్సమవశ్చం నిషూడేశరం తమపక్పారే నద్యో సుమత్యాః. నభో న కృష్ణవామతస్థిమాం సమిష్య శివో వృషణో యుధ్యతాజౌ. అధద్రప్స్వాహం సుమత్యాః ఉపస్థే ధారయత్తన్వం తిత్తిషాణః. విశ్వదేవీరభ్యాచరం తేర్బృహస్పతినా యుజేంద్రస్ ససాహే. త్వం హత్యత్ సప్తభ్యో జాయమానో శత్రుభ్యో అభవః శత్రూరింద్ర. గూల్హేద్యావాః పృథివీ అన్వవిందోర్భూమేభ్యోరణాంధాః. తమ్ హత్యన ప్రతిమానమోజో వజ్రేణ వజ్రంధిషితో జగంధ. త్వం సుష్టస్యావాః తిరోవధత్రయేస్తం గాయింద్రసత్యేదవిందః. తమింద్రం వాజజామసి మహే భృత్రాయ హంత మే. సర్షా వృషభో భూవత్. ఇంద్రస్తామానే ఘతవో జిష్ఠస్తమదేహితః. యుమ్నే శ్లోకే స సౌమ్యః. విరావజ్యోన సంభృతస్తబలో అనపచ్యుతః. అవక్షరిష్వో అస్త్రేతః. మాంద్రోజవోజస పర్జన్యో వృష్టివాంగీవ. స్తోమేర్వత్సస్య వావృధే. ప్రజామృతస్య విప్రత ప్రయద్భరంత వన్మరః. విప్రాహృతస్య వాహసా. కణ్వాయింద్రం యదక్రత స్తోమేర్యజ్ఞస్య సాధనం. జామింబ్రూవత ఆయుధం. ఆనూనమశ్విరాయువం వత్సస్య గంతమవాసే. ప్రాస్మే యక్షత మృగం మృదుర్చర్జునయోజుతం యారాతజః. యదంతరిక్షే యద్దివి యత్ పంచమానుషాం అను. దృణ్వం తద్ధత్తమశ్విరా. ఏవాం ధ్వంసాహంసశ్విన విప్రాసః పరివామృషు. ఏవేత్కాణ్మస్య బోధతం. అయం వాం ఘర్మో అశ్వినా స్తోమేన పరిషిచ్యతే. అయం సోమో మధువాన్ వాజినీ వసూజేన వృత్రం జిగే. తథప్సుజద్వనస్పతౌ యదోషధీతు పురుదం సదా కృతం. తేన మాష్టమశ్వినా. యన్నాః సత్యభురణ్యథో యద్వాః దేవభిషజ్యథాః. అయం వాహం వత్సోమతిభిన్న విందే హవిష్మం దంభి గచ్చతః. ఆనూనమశ్వినో ఋషిష్టోమం జిగేతవాజయాః. ఆ సోమం మధుమత్తమం ఘర్మం సింఛాదధర్వణి. ఆనూనం రఘువర్ధనిం రథం తిష్ఠాథో అశ్విరా. ఆవాం స్తోమా ఇమే మమ నభో నచుచ్చవీరత. ఇదద్యవాం నా సత్యోక్తైరాచుచ్చువీమహి. యద్వాణీభిరశ్మిరేవేత్కాణ్మస్య బోధతం. యద్వాహం కక్షేవాహం ఉదయద్యష్టర్షిర్యద్వాం దీర్ఘతమాజుహావ. ప్రతియద్వాహం వైన్యః సాదరేష్మే మేతతో అశ్మినాచేతనేథా. జాతం జష్ప ఉదన పరస్పా భూతం జగస్ప ఉదనస్తనూపా భక్తిస్తోకాయ తదజాయ జాతం యదింద్రేణ సరసం యాథో అశ్మినాయద్వా వాయురభవధస్తమోగసా యదాభిర్భుభిస్తజోషసాయద్వా విష్ణా విక్రమణేషు తిష్టతః ఎదద్యాస్మిరాహం హువేద వాజయ సాతరే యత్పృత్సు దుర్వణేత హస్తచ్చేష్టమశ్మినోరవాహ ఆనూనం యాతమశ్మిదేవా హవ్యానేవాం హితాత్ ఇమే సోమాసో అధితుర్వజయదా వివేకన్వేషు వామథ యన్నాహ సత్యాపరాగే అర్వాగే అస్తి భేషజం తేన నూనం విమదాయ ప్రచేతస ఛర్దిర్వత్సాయ యచ్చతం అభుత్సు ప్రదేవ్యాసాకం వాజాహమశ్వినో వ్యాహవద్దేవ్యామతిం విరాతిం మధ్యేభ్యః ప్రబోధజోషో అశ్వినా ప్రదేవి సూనృదేమహి ప్రయజ్ఞహోతరా ఋషక్ ప్రమదాయష్టమో బృహత్ యదోషో జాసి భానునా సంసూర్యేణ రోచసే ఆహాయమశ్మినో రథో వర్తిర్యాది కృపాయ్యం యదాపీతాసో అంశవో గావో న దుఃఖ్రబోధభిః యద్వా వాణీరనూరథ ప్రదే వయంతో అశ్వినా ప్రద్యుమ్నాయ ప్రజవాసేవ్యాయ శర్మణే ప్రదక్షాయ ప్రచేతసా యన్నో నందిభిరశ్వినా పితృజో నాధీతస యద్వా సుమ్నేభిరుక్ష్యా తం వాం రథం మయమద్యాహూవేమ పృథుద్రలేమశ్వినా సంగతింగో యస్ సూర్యాం మహతి బంధురాజుర్నిర్వాహ సంవృతమం వసూయం ఇవం శ్రియమశ్వినా దేవదాతాం దివో న పాదావరథశ్చతీభిః యువోర్వపురభివృక్షస్తచంతే నహన్ నియత్క గుహాసో రథేవాం కో వాహ మధ్యాకారతే రాతహం యభూతలే వాసుతపేనాయ మహార్కైః ఋతస్య వా మనుషే పూర్యాయ నమో యే మానో అశ్వినామ వర్తత హిరణ్యదేన పురభూరథే నేమం యజ్ఞం నా సత్యోపజాతం వివాహతయన్ మధుర సౌమ్యస్తే దధతో రత్నం విధతే జనాయ ఆనో జాతం దివో అచ్చా పృథివ్యా హిరణ్యదేన సుమృతారథేన మన్యే నిజ మందే వయంతస్తూర్వ్యాయంబూరవీరం బృహంతం తస్వామిమాభరే స్వస్మే నరోయద్వామశ్మిరాస్తమలావన్ తదస్తోదివాజమేర్హాసో అగ్మన్ ఇహేయద్వాం సమనావ వృక్షేజమస్మే తో మతిర్వాజరత్న పురుష్యతం చరితారం యువం భస్మితః కామో నా సత్యాజు భద్రిక మధుమతి రోషధీర్జాపో మధుమన్నో భవత్తంతరిక్షం క్షేత్రస్య పతి మధుమాన్నో అస్తరిష్యంతో అన్వేనం చరేమ పరాయ్యం తదశ్వినా కృతం వామృషభో దివో రజత పృథివ్యా సహస్రం శంసరా ఉదరే గరిష్టౌ సర్వాం దిత్తాం ఉపజాతాపి బద్ధ్యై ఓం ఇది వింశం కాండం సమాప్తం ఇది అథర్వవేదాంతర్గత శౌనక శాఖా సంహిత సంపూర్ణం పృథివీ శాంతిరంతరిక్షం శాంతిర్దమశ్శాంతిరాపశ్చాంతిరోషధశ్చాంతిర్వరస్పతశ్చాంతిర్విశ్వే దేవాశ్చర్వే మే దేవాశ్చాంతిశ్చాంతిభిశ్చాంతిభిస్తర్వశాంతిభిశ్చమయామోహం యదిహ ఘోరం యదిహ క్రూరం యదిహ పాపం తచ్చాంతం తచ్చివం సర్వమేవ శమస్తు నః ఓ